అనురాగములేని అనురాగములేని అనురాగములేని అనురాగములేని అనురాగములేని అనురాగములేని మనసున సుజ్ఞానమురాదనురాగములేని మనసున సుజ్ఞానమురాదనురాగములేని మనసున సుజ్ఞానమురాదనురాగములేని మనసున సుజ్ఞానమురాదనురాగములేని ఘనులైన అంతర్జ్ఞానులకెరుగే గాని అనురాగములేని ఘనులైన అంతర్జ్ఞానులకెరుగే గాని అనురాగములేని మనసున సుజ్ఞానమురాదనురాగములేని ఘనులైన అంతర్జ్ఞానుల కెరుగే గాని అనురాగములేని మనసున సుజ్ఞానమురాదనురాగములేని వగవగగా భుజించే వారికి తృప్త్యౌరీతి వగవగగా భుజించే వారికి తృప్త్యౌరీతి వగవగగా భుజించే వారికి తృప్త్యౌరీతి వగవగగా భుజించే వారికి తృప్త్యౌరీతి సగుణ ధ్యానము పైని సగుణ ధ్యానము పైని సగుణ ధ్యానము పైని సగుణ ధ్యానము పైని సగుణ ధ్యానము పైని సౌఖ్యము త్యాగరాజను అనురాగములేని సగుణ ధ్యానము పైని సౌఖ్యము త్యాగరాజను అనురాగము.